ఉత్సన్నయజ్ఞోపాదేశయదగ్నిం బాహేదస్యక్రియతే కిం బాణయద్వై యజ్ఞస్య క్రియమాణస్యాంతర్యంతి పూయతి వా అస్య తదాశ్వినేరుపదశ్వినౌ వై దేవానాభ్యనదౌదాభ్యామేవాస్మై భేషజంగరోది పంచోపదధాది పాంకో యజ్ఞో జావానేవ యజ్ఞస్తస్మై భేషజంగరోదేవ్యాపదధాద్యుతో నాంగ్లుప్తే పంచోపదధాది పంచవాదనమో రావంతదేవర్తవస్తాం కల్పయతి సమాన ప్రభృతలోభవంతి సమానోదగ్రాస్తస్మాత్ సమానార్థమదేకేన పదేన వ్యావర్తంతే తస్మాదృతవోర్వ్యావర్తంతే ప్రాణభృత ఉపదధాద్విదుష్వేవ ప్రాణాన్ దధాది తస్మాత్ సమానాః సంతర్పభోనజీర్యం దశో ప్రజనయత్తే వైనానేష వైవాయరుజ ప్రాణోయదృతవిధాపదధాది తస్మాత్ సర్వానుతో నను వాయురావలే వర్తివృష్టిసలే ృతం పరిషేదను పరిహారకముదయర్వాణుతోపదాజవృష్టిసేరుపదసాజతస్మాయుప్రక్షితాధివో వృష్టి పశవో వై పశ్యానా ఖలు వై పశవో నానావ్రతాస్తేవాభిమనసోయంకామజేదాపశుస్యాది వజస్యాస్తోపదాజ పశ్యావనధ్యానసం జ్ఞానమేవాస్మే పశుభిర్కరోత్య పశురేవ భవతి జంకామజయతమాంశాదిత్య పశ్యాస్తస్యోపధాయ వజస్యా ఉపదధ్యాత్సం జ్ఞానమేవాస్మై పశుభిస్తరోది పశుమానేవతి సదస్రపురస్తాపదాది తస్మా చక్షుషో రూపాణి ద్వే కృష్ణే మోర్ధన్వదేర్భవం జరస్మాత్ పురస్తాన్మోర్ధాంజ దక్షిణాజ్యాముపదాది పంచోత్తరస్రాంతస్మాత్ పశ్చాద్వర్షేజాన్ పురస్తాద్రవణ పశుర్వస్తోమని దక్షిణేగుంస ఉపదధాది విష్ణుర్వజిత్యుత్తరేగుంసావేవ ప్రజదధాది దక్షిణే పక్ష ఉపదధాది సిగుంభో వజయిత్యుత్తరే పక్షజోరేవ వీర్యం దధాది పురుషో వజయితి మధ్యే తస్మాత్ పురుష పశూనామధిపతి ఇంద్రాగ్నేయమానామితి స్వరమాదృన్నాముపదధాంద్రాగ్నిభ్యాం వారిమో లోకో విధులాభనయోర్లోకజోర్విధ్యా అథతే వవారేషాయం మధ్యమాచిదిరంతరిక్షమివారేషేంద్రాగ్నేంద్రాగ్నే వై దేవానామోజో వృదావోదశై వైనామంతరిక్షమృన్నాముపదధాంతరిక్షం వై స్వయమా ృణ్ణాంతరిక్షమేవోపధత్తే సముపధ్రామయని ప్రాణమేవాస్యాం దధాత్తథో ప్రజాపత్యో వా అశ్వ ప్రజాపతినైవాగ్ని చునదే స్వయమాతృణ్ణా భవతి ప్రాణానాముత్సృజ్య అసో సువర్గస్య లోకస్యానుఖ్యాత్తే దేవానాం వై సువర్గం లోకం యతాం దిశస్తమౌలేయం తతజేతాదిశ్యా అపశ్యంతా ఉపాదధతాభిర్మేతే దిశో త్రిగుంహనిజగ్దిశ్య ఉపదధాదిశాంతే దశ ప్రాణభృత పురస్తాదుపదధాయమవై పురుషే ప్రాణాభిర్దశమే ప్రాణానేవ పురస్తాద్ధస్తే తస్మాత్ పురస్తాత్ ప్రాణాజ్యోతిష్మదేముత్తమాముపదధాది తస్మాత్ ప్రాణానాం వా జ్యోతిరుత్తమా దశోపదధాదేశ్యోతిర్జ్యోతిరేవ పురస్తాద్ధత్తే తస్మాత్ పురస్తాజ్యోతిరుపాస్మహే ఛందాగంసి పశుష్వాజిమజుస్తాం గృహత్యుదజగత్తస్మాద్వారుహతా పశవ ఉచ్యందే మాఛందరితి దక్షిణత ఉపదధాది తస్మాత్ దక్షిణావృతో మాసాః పృథివీ ఛందరితి పశ్చాత్తృదిక్షిత్యా అగ్నిర్దేవతేత్యుత్తరతవోజో వా అగ్నిరోజ ఏవోక్కరతో ధత్తే తస్మాదుత్తరతోభిప్రజాది జగతి శత్రుగం సత్సంపద్యంతే క్షత్రికం సదక్షరా బృహదే బాహత పశవో బృహచ్చైవాస్మే పశో నవరుంధే బృహదే ఛందసా విస్వారాజ్యం ప పరేజాజతస్థితాపశేయంతే గచ్చతి స్వారాజగం సప్తమాలఖిల్యా పురస్తాదుపదసాది సప్తపశ్చాత్ సప్తవేహేరషణ్యా ప్రాణాద్వాహాంశో ప్రాణానాగం సవేర్జద్వాజమూర్ధ్వాజిరాడితి పురస్తాదుపదసాది యంత్రేరాడితి పశ్చాత్ ప్రాణానేవాస్మే సమీశో దధాతి దేవాజ్ఞే కుర్వత తదసురా అకూర్వత దేవాదేత అక్ష్ణయా స్తోమేయా అపశ్యంత అన్యథానోశ్యాన్యథోపాదధత తదసురానాన్వవాజం తతో దేవా అభవన్ పరాసురాయ దక్షిణయా స్తోమేయా అన్యథానోశ్యాన్యథోపదధాద్భ్రాతుర్భుజాభిభోత్యేవచ్చాత్మనాపరాస్య భ్రాతుర్భుజాభవచ్చాసుస్త్రిపతి పురస్తాదుపదధాదిరగ్జముఖం వై ప్రవ్రజ్ఞముఖమేవ పురస్తాద్విజాతగతి వ్యోమ సప్తదశ ఇది దక్షిణతోన్నం వై వ్యోమాన్నగం సప్తదశోన్నమేవ దక్షిణతో సత్యే తస్మాద్దక్షిణేనాన్నమజ్జతే ధరుణలేకవిగుంస ఇది పశ్చాత్పతిష్టాభాలేకవిగుంస ప్రతిష్ఠిత్యై భాంతః పంచదశ యుత్తరత ఓజో వై భాంత ఓజః పంచదశ ఓజదేవోత్తరతో ధత్తే తస్మాదుత్తరతోభిప్రజాయే జయతి ప్రభోర్తిరష్టాదశగతి పురస్తాదుపదధాదిద్వౌత్రిపదాభిపూర్వ్యముఖే విజాతజప్తభివర్తస్త విగుంస ఇది దక్షిణతోన్నం వా అభివర్తోన్నగుంస విగుంసోన్నమేవ దక్షిణతో ధత్తే తస్మాద్దక్షిణేనాన్నమజ్జతే వత్సోద్వా విగుంస ఇది పశ్చాద్యద్విగుంసద్వేతేన విరాజో యద్వే ప్రతిష్టాదేన విరాజో రేవాభిపూర్వమన్నాజే ప్రతిష్టది తపానవదశయుత్తరతస్తస్మాత్ సవిజోహస్తజోస్తపస్వితరో యో నిశ్చతుర్విగుంసయతి పురస్తాదుపదధాది చతుర్విగుంసత్యక్షరాగాయత్రీ గాయత్రీ యజ్ఞముఖం యజ్ఞముఖమేవ పురస్తాద్విజాతజతి గర్భాః పంచ విగుంసయతి దక్షిణతోన్నం వై గర్భ అన్నం పంచ విగుంసోన్నమేవ దక్షిణతో ధత్తే తస్మాద్దక్షిణేనాన్నమజ్జత ఓజస్త్రిణవదితి పశ్చాదిమే వై లోకాస్త్రిణవేష్వేవ లోకేషు ప్రతిష్ఠతి సంభరణస్త్రజో విగుంసయుత్యుత్తరతస్తస్మాత్ సంజోహస్తజో సంభార్యతర క్రతులేక త్రిగుంసయతి పురస్తాదుపదధాదివాగ్భై క్రతుర్యజ్ఞముఖం వాగ్యజ్ఞముఖమేవ పురస్తాద్విజాతయతి బ్రహ్మస్య విష్టపంచతుస్త్రిగుంసయతి దక్షిణతో వా ఆదిత్యో బ్రహ్మస్య విష్టపం బ్రహ్మవర్తసమేవ దక్షిణతో తస్మాద్దక్షిణార్ధ బ్రహ్మవర్తసిదర ప్రతిష్టాత్రయస్త్రిగుంసయతి ప్రతిష్ఠిత్యైనాకశత్రిగుంసయుత్యుత్తరదస్సు వర్గో వై లోకో నాకస్సు వర్గస్య లోకస్క సమష్ట్యై అగ్నేర్భాగోసేది పురస్తాదుపదధాదిజ్ఞముఖం వా అగ్నిర్యజ్ఞముఖం దీక్షాజ్ఞముఖం బ్రహ్మయజ్ఞముఖం త్రివృద్యజ్ఞముఖమేవ పురస్తాద్విజాతయతి నృచక్షసాం భాగోసేతి దక్షిణతః శుశ్రవాగుం సో వై నృచక్షసోన్నం ధాతా ధాతాదేవాస్మా అన్నమపి దధాది తస్మాజ్జాతోన్నమత్తే యజ్ఞస్పృతగం సప్తదశస్తోమజిత్యాహాన్నం వై జనిత్ర అన్నగం సప్తదశోన్నమేవ దక్షిణతో ధత్తే తస్మాద్దక్షిణేనాన్నమజ్జతే మిత్రస్య భాగోసేతి పశ్చాత్ ప్రాణో వై మిత్రో బాణో వరుణ ప్రాణాపానావేవాస్మిన్ దధాతి దివో వృష్టిర్భాదాస్కృతా ఏకవిగుంసస్తో మజిద్యాః ప్రతిక్షా వా ఏకవిగుంసః ప్రతిక్షిత్యా ఇంద్రస్య భాగోసేత్యుత్తరదవోజో వాయింద్రవోజో విష్ణురోజః క్షత్రమోజః పంచ ఓజదేవోత్తరతో ధత్తే తస్మాదుత్తరతోభిప్రజాయేతయతి వసూనాం భాగోసేతి పురస్తాదుపదధాదిజ్ఞముఖం వై వసవో యజ్ఞముఖగం రుద్రాజ్ఞముఖం చతుర్విగుంశో యజ్ఞముఖమేవ పురస్తాద్యాజయత్యాదిత్యానాం భాగోసేతి దక్షిణతోన్నం వా ఆదిత్యా అన్నం మరుతోన్నం గర్భ అన్నం పంచ విగుంశోన్నమేవ దక్షిణతో ధత్తే తస్మాద్దక్షిణేనా అన్నమాధ్యతే భాగోసే సేతి పశ్చాత్ ప్రతిష్టా అది ప్రతిష్టా పూషా ప్రతిష్టా ప్రణవ ప్రతిష్ఠిత్తే దేవస్థితవిదుర్భాగోసేత్తరతో బ్రహ్మవై దేవస్థిత బ్రహ్మ బృహస్పతి బ్రహ్మదృష్టోమో బ్రహ్మవర్ధనేవోత్తరతో సప్తేతస్మాదోత్తరో బ్రహ్మవర్ధసితర సావిత్రవదే భవతి ప్రసూచేతస్మాబ్రాహ్మణానాముదే సది ప్రసూతాధత్రశ్చతుష్టోమయి పురస్తాదుపదధాదిలేజ్ఞముఖం వేధద్రోజ్ఞముఖం చతుష్టోమో యజ్ఞముఖమేవ పురస్తాద్విజాతయావాణాం భాగోసేది లక్షణతో మాసా వేయావా అర్ధమాస అజావాస్తస్మాద్దక్షిణాసోమాస అన్నం వేయావా అన్నం ప్రజా అన్నమేవ లక్షిణతోస్మాద్దక్షిణేనాన్నమద్యదర్భూణాం భాగోసేది పశ్చాత్ప్రదక్షిచ్చే విభక్తోష్ణాచత్వారికం సజక్షత్వరతోమయోకయో సవేర్యత్వాయ తస్మాదిమౌ లోకౌ సమావందేర్యౌజస్య ముఖ్యపదే పురస్తాదుపథిదం తే ముఖ్యదేవ భవత్యాస్య ముఖ్యో జాయతేజస్యాన్నపదేర్దక్షిణతోన్నమాస్యాన్నాదో జాయతేజస్య ప్రతిష్టావదే పశ్చాత్ప్రత్యవతిష్టది యస్యౌజస్వదే ఉత్తరదపోజస్వే భవత్యాస్యౌజస్వీ జాయతేర్కో వాశయజ్ఞస్తైతదేవ స్తోత్రమేతస్త్రయ్యదేశా విధా విధేయతేర్కదేవ తదర్క్యమను విధీయతేత్యన్నమాస్యాన్నాదో జాయతేజస్యైషా విధా విధేయతేజముచైనామేవం వేద సృష్టేరుపదధాదేయసాష్టమేవారుంధేన వా ఇదం దివానక్తమాసీతవ్యావృత్తం తే దేవాదేతావృష్టేరవశ్యంతాపపాదతో వా ఇదం వ్యౌచ్ఛద్యశ్రేత ఉపధేయం దేవ్యేవాస్మా ఉచ్ఛత్యసోతమదేవాపహతే ఛద్యశ్రేత ఉపధేయం దేవ్యేవాస్మా ఉచ్ఛత్యసోతమదేవాపహతే అగ్నేజాన్ ప్రణుదానస్వద్ధాని పురస్తాదుపదధాది జాతానేవాద్రూజాన్ ప్రణుదతే సహసా జాతానిది పశ్చాజ్జలిష్యమానా ప్రతినుదతే చతుశ్చత్వారికం శస్తామజలిరక్షిణతో బ్రహ్మవర్చసం వై చతుశ్చత్వారికం సో బ్రహ్మవర్చసమేవ దక్షిణతో సప్తే తస్మాద్దక్షిణోర్ధో బ్రహ్మవర్చసితర షోడశస్తోమయుక్తరతమోజో వేష షోడశ ఓజదేవోత్తరతో సప్తే తస్మాదుత్తరమోభేయాజేతయది వజ్రో వై చతుశ్చత్వారికం సో వజ్ర షోడశోయతేష్టకేవృష్యమాణాగ్రాతృజాన్ ప్రణుద్య వజ్రమను ప్రహరిస్తే పురేషవదే మధ్య ఉపదధాది పురేషం వై మధ్యమాత్మన స్వాత్మానమేవాజ్ఞం చను దేశాత్మాముష్మం లోకే భవతి దేవం అసపత్నా ఉపధీయంతేనాస్తపత్నో భవతి పశుర్వాజయదగ్నిర్విరాజముత్తమాయాముపదధాది విరాజమేవోత్తమాం పశుషు దాది తస్మాత్ పశుమానుత్తమాం వాచం వదతి దశ దశోపదధాది సమేర్యత్వాయాక్ష్మయోపదధాది తస్మాదక్ష్మయా పశవోంగాని ప్రహరంది ప్రదక్షజ్జైలాని మే ఛందాగం సువర్గ్యాన్యాసంతైర్దేవాసువర్గం లోకమాజం తేనషజోశ్రామ్యం తే తపోదాని తమసా పశ్యం తేభ్యదేతాయిష్టకాదమిమదేవ్ఛందోపాదతాభిర్వైతే సువర్గం లోకమాజనయదేతాయిష్టకా ఉపదధాదిజాన్యేవ సందాగం సువర్గ్యాణి తైరేవ యజమాన సువర్గం లోకమేతి జగ్ఞేన వై ప్రజాపతి ప్రజాపతి స్తోముభాగైరేవాసుజగత్స్తోముభాగా ఉపదధాది ప్రజాదేవదంతిజమానస్తుజలే బృహస్పతిర్వాహేతజ్ఞస్తేజస్తమభరద్యత్ స్తోమభాగాయోమభాగా ఉపదధాది సదేతమేవాగ్ఞంశే బృహస్పతిర్వాహేతాయజ్ఞస్య ప్రతిష్టామవశ్యజ్ఞత్ స్తోమభాగాయ స్వామభాగా ఉపదధాది ప్రతిష్ఠే సప్త సప్తోపదధాది సవేర్యద్వాయతి స్వమధ్వే ప్రతిష్ఠిత్యై రశ్మిత్యేవాదిత్యమసిజత్రేతిర్మమన్వితిరిగం సంధిక్షంతరిక్షం పృథివీస్తంభయతి వృష్టిం ప్రవేత్యహరనువేదిరాత్రిముషిగిషోన్ప్రగేతయతి రుద్రాన్ సుతిరిత్యాదిత్యానోజలి పితృగస్తంధురితి ప్రజాప్రతనాషాడితి పశోన్ రేపదిత్యోషేణిజితసిగ్రావేంద్రాజద్వేంద్రం చింద్రేత్యేవ దక్షిణతో వజ్రం పరిజౌహదభిజిచ్చేత ప్రజా అపప్రాణాసృజాస్వధిపతిరసేత్యేవ ప్రాణమదధాజ్యంతేప్యపానగం సకం సర్పయతి చక్షోజోసాయి శ్రోత్యంతా ప్రజా ప్రాణతేరపానదే స్పశ్యంతే శృణ్వదేర్న మిషమి అభవంతాసోమిదసేమిషనమదా ప్రజామిషమే భవంతేర్న ప్రాజాయంత సగం రోహసి రోహసేత్యేవ ప్రాజనయత్త ప్రజా ప్రజాదాన ప్రజ్ఞతిష్టం తాపశుకోశివేషశ్రుడశివస్యశ్రిరసేత్యేవైషు లోకేషు ప్రత్యస్థాపయజ్ఞదాహ పశుకోశివేషశ్రిరసివస్యశ్రిరసేతి ప్రజా ఏవ ప్రజాతాషు లోకేషు ప్రతిష్టాపయతి సాత్మాంతరిక్షం రోహతే ప్రాణో విష్ణుం లోకే ప్రతిష్టర్ధుక ప్రాణపానాభ్యాం భవతి యజేవం వేద నాగసద్భ్యై దేవాస్వర్గం లోకమాయం తన్నాగసదా నాగసత్వై జన్నాగసతపుపదధాది నాగసద్భిరేవ యజమానస్వర్గం లోకమే స్వర్గో మే లోకో నాగోయస్యేత ఉపధేయం దేనాస్మాకం భవతి యజమానాయతనం వై నాగసదో జన్నాగసత ఉపదధాయతనమేవ యజమాన పృష్టానాం వారేతత్తేజస్సంభృతన్నాగసదోజన్నాగసద ఉపదధాది పృష్టానామేవేధోబంధే పంచచోడా ఉపదధాత్యప్సరసేవైనమేత భూత అముష్ం లోక ఉపశేరేథోతూపానీరేవేత యజమానస్యం దిశ్యాత్తముపదధ్యాదేతాభ్యదేవైనం దేవతాభ్యావృష్టతిగాత్తిమాచ్చుత్తరానాగసద్భ్య ఉపదధాది జామానీయ గృహేషు నిషాదయతి తాదృగేవేముత్తమాముపదధాది తస్మాచేపత్యం వాజమాణాంచోత్తమే ఉపదధాది ప్రాణో వై స్వయమాతృణ్ణాయుర్వికర్ణే ప్రాణం చైవాయుశ్చ ప్రాణానాముత్తమౌ ధత్తే తస్మాత్ ప్రాణశ్చాయుశ్చ ప్రాణానాముత్తమౌ నాణ్యాముత్తరామిష్టకాముపదధ్యాద్యాముత్తరామిష్టకాముపదధ్యాత్ పశూనాం యజమానస్య ప్రాణంచాయుశ్చాపి దాత్తస్మాన్నాన్యోత్తరేష్పకోపధేయాస్వయమాతృణ్ణాముపదధాద్యసౌ వై స్వయమాతృణ్ణామోమేవోపధత్తే సముపధారయతి ప్రాణమేవాస్యాందధాత్తసో ప్రజాపత్యో వా అశ్వః ప్రజాపతినైవాగ్మించనుదే స్వయమాతృణ్ణా భవతి ప్రాణానాముత్సృజ్యాసోసువర్గస్తలోకస్యానుఖ్యాద్యా ఏషా వై దేవానాం విగ్రాహం తిరుజద్వికర్ణే యద్వికర్ణేముపదధాది దేవానామేవ విగ్రాహన్ విక్రమదరుత్తరత ఉపదధాది తస్మాదుత్తరత ఉపచారోగ్యర్వాయుమతే భవతి సమిధ్యై ఛందాగస్సుపదధాది పశవో వై ఛందాగంసి పశూనే వాయుంధే ఛందాగంసి వై దేవానాహం వామం పశవో వామమేవ పశోన వరుంధేతాగం హవే యజ్ఞసేనశ్చైత్రియాయణశ్చిజం విదాంచకారదజా వై స పశూన వారుంధజేతాముపదధాది పశూనే వరుంధే గాయత్రే పురస్తాదుపదధాది తేజో వై గాయత్రీ తేజదేవ ముఖదో ధత్తే మోర్ధన్వదే ర్ధవంతిమూర్ధానమేవైనగుం సమానాహంకరోదిష్టుభవదధాదేంద్రియం వై తృష్టుగం ద్రియమేవా జగతేరుపదధాది జాగదా వై వశవః పశూనేవారుంధేనుష్టుభవదధాది ప్రాణావానుష్టు ప్రాణానాముత్సృష్ట్యే బృహదేరుష్ణిహా పంక్తిరక్షరపంక్తిరిషరూపాణ ఛందాగస్సుపదధాది విషరూపా వై వశవః పశవ ఛందాగం శ్రీ పితృలోపానేవ పశూనవరుంధే పితృలోపమస్తృహేష్యతేజస్యైతా ఉపధేయం తేజపుసేనా వేదాదిఛందసముపదధాకృతిఛందావే ఛందాగుంసి సర్వేభిరేవైనం ఛందోభిశ్చను దేవష్ణవాదేషా ఛందసాంగిరదిఛందా ఇలదిఛందసముపదధాది వస్మై వైనగం సమానానాహం కరోతి ద్విపదా ఉపదధాది ద్విపాద్యజమానః ప్రతిష్ఠిత్యై సర్వాభ్యో వై దేవతాభ్యోగ్నిశ్చేజతేజత్సజుజో నోపదగ్ధాద్యేవతాస్యాగ్నింబృంజేరణయత్సజుజ ఉపదధాత్మనైవైనకుం సృజం చను సేనాగ్నినావ్యర్థతే సోజసా పురుషస్నావభిః సంతత ఏవమేవైనాగ్నిస్తందతోగ్నినా వై దేవాస్వర్గం లోకమాజంతా అమోహృత్తికా అథమనిజశ్చేత ఉపధీజం దేశవర్గమే లోకమే జిగచ్చతి ప్రకాశం చిత్రమేవ భవతి మండలేష్టక ఉపదధాది మే వై లోకామండలేష్టకాది మే ఖలు మై లోకా దేవపురా దేవపురా దేవ ప్రవిశతి నాత్మాచ్చత్యగ్నిశక్యానో విశ్వజ్యోతిష ఉపదధాది మానే వేదాభిర్లోకాన్ జ్యోతిష్మదః కురుతే సో ప్రాణానే వేదా యజమానస్య దాధ్వత్రేతా వై దేవతా సువర్యా ఆయేవాంబారభ్య సువర్గం లోకమేతి వృష్టిసమేరుపదధాది వృష్టిమేవాపరుంధే కథోపదధ్యాదేకమృతం పరిషేదను పరిహారకం తస్మాత్ సర్వానుతోనివర్షది పురోవాదసనిరసేత్యాహైతద్వై వృష్టైరూపం రూపేణైవ వృష్టిమవరుంధే సంజ్ఞానేభర్వై దేవాదిమాన్ లోకాన్ సమజస్తత్సంజ్ఞానీనాగం సంజ్ఞాని త్వై యత్సంజ్ఞానేరుపదధాది యథాప్సునా వా సంజ్ఞాప్యేమేవైతా యజమాన ఇమాన్ లోకాన్ సంజ్ఞాది ప్లవో వాసంజ్ఞానేరుపదధాది ప్లవమేవైనమగ్నజ ఉపదధాత్యునయస్త్రేదాపహిదాస్తాపోగ్నిగృంహరంజహృతయేవాస్యాగ్నిరాజిత్యేష్టకాపదధాత్యాదిత్యా వాదేతం భోర్తే ప్రతినుదం తేజోలంభోజే సంభోజన్న ప్రాప్మాత్యాదిత్యాశైవైనం భూలింగమజం దసౌ వాదేవస్యాదిత్యోదశమాదత్తేజోగ్నిద్వానరోచతే జదాదిత్యేష్టకా ఉపదధాదశావేవాస్మిన్నాదిత్యోదశం దాదిసౌ దేవానాగం రోచత ఏమేష మనుష్యానాగం రోచదేషదేష్టకా ఉపదధాత్యేతద్వా అగ్నే ప్రియం ధామయద్భృతం వృజేణైవేనం ధామ్నా సమర్థయద్దసౌ దేదసానుపరిహారగం ేవాస్మిందేజోదధాది ప్రజాపతిరగ్నిమశిశోదాపశ్యత్తాపాధత్తాభిర్వేషయస ఆత్మన్నధత్తయద్యశోదా ఉపదధాదిశ దేవదాభిర్యమాన ఆత్మం ధత్తే పంచోపదధాదివాంగ పురుషో యావానేవ పురుషస్తస్మిన్ యశోదధాది దేవాసురా సంయత్త ఆసం కనీ జాగుంసో దేవా ఆసం భోజాగుంసో సురాస్తే దేవా ఏతాష్టక అవశ్యంతాపవాదధత భోజస్కృతసే దేవ భోజాగుంసో భవన్ వనస్పతిభిరోషధేభిర్వరివస్కృతసే క్రీమామజన్ ప్రాచ్యసే దిప్రాచీం దిశమజన్మోర్ధ్వాసేత్యమోమజన్నంతరిక్షసదస్యంతరిక్షేసీదేత్యంతరిక్షమజంతతో దేవా భవన్ పరాసురాజస్థేతూయానేవ్యభేమాన్లోకాంజయతిమనా పరాస్భ్రాతృజాభవత్యాశుశలశిష్యేణ సదసేత్యాహైతద్వా అగ్నేరూపగం రూపేణైవాగ్నిమవరుంధే పృథివ్యాస్మాద్రవిణే తాదజామేభ్యా హేమానే వేదాభిర్లోకాన్ ద్రవిణామదస్కృతాదుష్యా ఉపదధాత్యాయురేవాస్మిన్ దథా ేవృణ్ణాేత్యాహైతన్వాగ్నే ప్రియం ధామ ప్రియమేవాస్తామో వాహ్నో దిదావే సంయోరభావః ఇత్యాహవ్యేన పరిధత్తే పాంచజన్యేష్వ్యేభ్యగ్నిద్యాహేషవ అగ్నిః పాంచజన్యో యః పంచజతీకస్తస్మాదేవ మాహత్తవ్యా ఉపదధాత్ తద్వాదూనాం ప్రియం ధామ యదతవ్యా ఋతూనామేవ ప్రియం ధామావరుంధే సుమేఘ సంవత్సరో వై సుమేఘ సంవత్సరస్యేవ ప్రియం ధామోపాప్నోతి ప్రజాపతే రక్షస్వత్తరాపదత్తదశ్వభవద్యదశ్వజత్తదశ్వస్యాశ్వత్వం వద్దేవ అశ్వమేధేనైవ ప్రత్తలసురేషమే ప్రజాపతికం సర్వం కరోతి యోశ్వమేధేన గజతే సర్వదేవ భవతి సర్వస్య వా ఏషా ప్రాయశ్చిత్తిః సర్వస్య భేషజగం సర్వం వాజేతేన పాప్మానం దేవ అదరన్న వివాజేతేన బ్రహ్మహత్యామదః పాత్మానంతరది బ్రహ్మహత్యాయోశ్వమేధేన ఇదేయవచైనమేవం వేదోత్తరం వేద ప్రజాపదే రక్షస్వయస్మాదశ్వస్యోత్తరతో మద్యం దిదక్షిణతోన్యేషాం వసూనాం వైదశక్రణో భవత్యప్సుజో నిర్వా అశ్వోప్సుజో వేదసస్వజే వైనయ్యో నౌ గజచ్చావయ దుష్టోమస్తోమో భవతి సరగ్ధవా అశ్వస్య సఖ్యా దేవాస్తుష్టోమేవాత్యదుర్యచ్చుష్టోమస్తోమోభవ్యశ్వస్వర్వ్వాయా దేవాసురాయత్త ఆ సంతేన వ్యజయంతసజేతాయుందస్తనోరపశ్యత్తాపాధత్తాభిర్వేష తనవమింద్రుజం వీర్యమాత్మన్న ధత్తతో దేవా అభవన్ పరాసురా యదింద్రధనోరుపదధాదేవమేవతాభిరింద్రుజం వీర్యం యజమాన ఆత్మన్ భరతే శోషేంద్రమేవాగం సతమంచను భవత్యాత్మనా పరాస్య భ్రాతృజో భవతి యజ్ఞో దేవేభ్యోపాగ్రమత్తమవరుసన్నా శక్నువం తజేతా యజ్ఞధనోరపశ్యం తాపుపాదతాభిర్వైతే యజ్ఞమవారుంధతయజ్ఞధనోరుపదధాజ్ఞమేవతాభిర్యజమానోవరుంధేత్రయస్త్రగుంశతముపదధాదిత్రయస్త్రగుంశద్వేదేవతాదేవతాదేవారుంధే సోసాత్మానమేవాగ్నిగుంశతమంజుముదే సాత్మా మష్మిల్లోకే భవతి జయవం వేదజ్యోతిష్మదేరుపదధాది జ్యోతిరేవాస్మిందధాచేతాభిర్వా అగ్నిశ్చితోజ్వలజితాభిరేవైనగుంసమింధముపజోరస్మైలోకయోజ్యోతర్భవతి నక్షత్రేష్టకా ఉపదధాత్యేతాని వై దివో జ్యోతిగం శిజాన్యేవారుంధే సుకృతాం వాజేతాని జ్యోతిగం శిజన్ నక్షత్రాణి తాన్యేవాప్నోత్సో అనోకాశమే వైదాని జ్యోతిగం శుకృతేగస్యానుక్షాత్రియత్సగ్రస్పృష్టా ఉపదధ్యాదృష్టేలోకమిదధ్యాతవర్షుక పర్జన్యశ్చాదసగ్రస్పృష్టా ఉపదధాదృష్ట్యా ఏవ లోకం వర్షుక పర్జన్య భవతి పురస్తాదన్యా ప్రదేశేరుపదధాది పశ్చాదన్యా ప్రాచేస్తస్మాత్ ప్రాచీనాని చ ప్రదేశీనాని చ నక్షత్రాణ్యావర్తంతే ఋతవ్యా ఉపదధాతృతూనాంగ్లుచ్చేద్వంద్వముపదధాది తస్మాద్వంద్వమిషోషతేషాజన్మధ్యమాచతిరంతరిక్షమివేషాద్వంద్వమన్నాశతేషోపదధాధ్యమధ్యధృత్యా అంతఃశ్లేషణం వాతవ్యాతవ్యాపదధాచితేనామిధ్యా అవగామనోపదధాత్యేషా వా అగ్నేయోనిశ్రయోనిమేవా ఉవాచ విశ్వామిత్రో జగత్స బ్రహ్మణాన్నయ్యస్తేత ఉపధీయాం తేజవుచైనాయేవం వేదతి సంవత్సరో వాజేతం ప్రతిష్టాదేన తేజోర్జిం సిద్వాన ప్రతిష్టతి పంచమోర్వాశ్చితజో భవంత్యసష్ఠేం సిదింశను దేషద్వారి తమ సంవత్సర ఋతుష్వే సంవత్సరే ప్రతిష్టత్యేత వా అధిపత్నేర్నామేష్టకాయస్తేత ఉపధీయం ధిపతిరేవమానాభవతిష్యాముపదసధ్యాదేతాభ్యదేవైనం దేవతాభ్యామిష్యతి తాజగా మార్చంగిరసస్సు వర్గం లోకయ్యంతో యా నిష్కృతిరాసేత్మిషద్భ్య ప్రత్యోహంతభ్యరణ్యమభవద్భ్యరణ్యసర్గే ప్రోక్షతిరస్మై కథోరూపేణం సమర్థయ్యసో హిరణ్యజ్యోతిషైవ సువర్గం లోకమేతి సాహస్రవత ప్రోక్షతి సాహస్ర ప్రజాపతి ప్రజాపతిరాప్యామే అగ్నిష్టగాధే నవః సంవిద్యాహతే కురుతేతాయేనంగా మధుఖా అమప్రాముష్మిన్లోక ఉపతిష్టంతే రుద్రో వాదేషయదగ్నిస్తలి జాతో జలి సర్వస్థితస్థావత్సో జాతస్తమం ప్రేప్సత్యేవం వాదేషేతలి భాగేదం ప్రేప్సతి తస్మై యదాహుజన్న జుభుజాద్ధర్జున్ జగజమానం జద్ధారేచ్ఛద రుద్రేయం జుహోతి భాగేదేనైవైనగం సమయధునాద్ధర్జున్న యజమానో యగ్రామ్యాణాం పశూనాం వయసా జుభుజాగ్రామ్యా పశూన్షిజాత్పజేద్దిరారణ్యాలామారణ్యాజత్తిలజభాగ్వామానగ్రామ్యాశోనహిగద్దిరారణ్యాసోకల్వాహురణాహుతిర్వైజత్తిలాస్తకమేధుకాశ్చేత్తదక్షేరేణ జుహోత్యాగ్నేదేవాజేషాగదజాహుక్యైవజనగ్రామ్యాన్ పశోనహినస్తి నారణ్యాణ్యమతస్సు వర్గం వాకింయందోజాయా ఘర్మం ప్రాశించం సా శోచం దే వర్ణం పరాజహేతసోర్కర్కర్కమర్కవర్ణేన జుహోతి సజోత్వాషా వే రుద్రస్వాయామేవరుద్రం నిరవదయతేమాయామిష్టకాయాం జుహోత్యంతదేవరుద్రం నిరవదయతే త్రేధా విభక్తం ప్రజమే లోకాజమానేవ లోకాన్ సమావద్వేర్జాన్ కరోతిశేయత్తేయతి ప్రజలిమే లోకాయభ్యజే వైనం లోకేభ్యశ్రమయతి కిస్త ఉత్తరా ఆహుజేర్జుహోతి షట్ సంవర్జంతే షడ్వారి తమ ఋతుభిరే వైనకం సమయతిమరిక్రామంజుభుజానందనమజాలినకం రుద్రం కలు జాతసో ఖల్వాహు కశ్యాం వాహదిశి రుద్రః కశ్యాం ్రామమేవృజమపరివర్గమేవైనకం శమయత్యేతావైదేవస్తమానం వాచయతి ఆభిరేవైనకం సువర్గం లోకం విమయజయం దృశ్యాత్త సంసదే పశూనాన్యస్య ప్రథమ పశురభితిష్టది సాధ్యమాచ్ఛతి అస్మన్నోర్జమితి పరిషించతి మార్జయత్యే వై నమసో తప్పజత్యే సజయనం నృప్తోక్షుద్ధన్న శోచం నముష్మిల్లోక ఉపతిష్టతే నృప్యతి ప్రజజా పశుభిర్జేవం వేరసాన్నర్జమూర్జం సద్దమరదస్తగౌరదానాయత్యాన్నం వాగన్నం మరుతోన్నమే వాగృస్తేక్షుతముందే సుగృచ్చదుయం విష్ణుయుద్ధాహజమేవద్వేస్తితమస్యక్షుధాచ సుచాచా పరిషించన్ పర్యది త్రివృద్వా అగ్నిర్జావానేవాగ్నిస్తశుచకం సమయతి త్రిపుణ పర్యే షట్ సంవర్జం దే షడ్వాదవృతుభిరేవాశుచకం సమయత్యపాంబాష్మ్యద్వేదసో భాగం సరోపకావేదస శాఖజాచావకాభిశ్చ వికరిషచ్చాపో వై శాంతాభిరేవాశుచకం సమయతి లో వా అగ్నిం చితం ప్రథమ పశురధి క్రామదేశ్వరో వేదగం సుచాప్రదహో మండూకేషు పికరిషత్యేషవైపశూనామనుపజీవనిజోనవాదేహగ్రామ్యేషు పశుషితోనాగ్నేషు ్రహ్మణ్రోపయ్యకృష్ణాజనం కాశ్మీర్వాన ఉపముంచే బ్రహ్మణైవ మృత్యోరంతర్ధత్యేంతర్మృత్యోర్ధత్యేంతరం నాద్యాదిత్యాహురణ్యాముపముంచాంతరేవ మృత్యోర్ధత్యేవాజగం రుంధే నమస్తే నమస్కృతే వసేజాగం సముపసరం చందే అస్మత్తపంతు హేతయ్యాహయమే తమస్య శుచార్పయతి పావకోమభగం శివ భవేత్యాహాన్నం వై పావకోన్నమే వావరం ద్వాభ్యామధిక్రామతి ప్రతిక్షిత్యామస్యవదేభ్యాగుంశాంచై ృహదే వడి దివ్యాఘారయతి పంచాహుజ్రాముఖమారభత్యాఘారయతి తస్మాదక్ష్ణజా పశమాంగాని ప్రహరంజయ్యద్వహత్కూర్యాజాతజామాస్తవహత్కారస్యాజన్నవహద్గురుజాద్రక్షాగుంజగ్గుమ్యాహపరోక్షమే అవవసత్కరోదిస్తామావహత్కారోభవతి న జగ్ఞం రక్షాగుం సిద్ధంది హుతాదో వా అన్యే దేవా అహుతాదోన్యేతానగ్నిశిదేవో భజాహాన్ ప్రేణాది దేవా దేవానామితి దగ్ధామసుమిశ్రేణావోక్షది హుతాదశ్చైవ దేవాన హుతాదశ్చ యజమానః ప్రేణాది తే యజమానం ప్రేణం దిదధ్మేవ హుతాదః ప్రేణాది మధుషా హుతాదోరామ్యం వా ఏతదన్నయ్యద్ధ్యారమ్యం మధుయద్ధ్యామసుమిశ్రేణావోక్షద్భజశ్చావరుధ్యే గృముష్టినావో ప్రాజాపత్యో భైగ్రుముష్టిస్తజోనిద్వాజద్వాభ్యాం ప్రతిష్ఠిత్యానుపరిచారమవోక్షత్యపరివర్గమే వేణాన్వేణాదివివాదేశ ప్రాణే ప్రజాపశుభేర్యోన్మన్నధిక్రామతి ప్రాణదా అపాణదా ఇత్యాహ ప్రాణానేవాత్మం ధత్తే వచ్చోదా పరిబోదా ఇత్యాహ ప్రజావేవచ్చ పశవో పరివ ప్రజామేవ పశూనా ఇంద్రో రుద్రమహం తమ్ వృత్రో హదశ్వసభోగైరసిమగ్నేకమహుజమశ్శబ్దాజుభోత్తస్థాగ్నేకమాశ్రేణ భాగేదేన ప్రేత శోడశావిత్రభోగానభ్యతహద్వైష్మగన్మనేనమాత్మనోరముచ్చదజదగ్నేకమహ ఆహుతిం జుభోజ్ఞిరేవాస్యానేకమాశ్రేణ భాగేదేన ప్రేత పామానమపి హరి వైష్కర్మణేన పాత్మనో నిర్ముచ్యతేజంకామజేత చిరం పాత్మనో నిర్ముచ్యేతేకైకం దస్తజుభుజాచిరమేవ పాత్మనో నిర్ముచ్యతేజంకామజేత దాయక్ పాత్మనో నిర్ముచ్యేతేతి సర్వారితశ్చానుద్రుత్తజుభుజాత్ తాజకేవ పాత్మనో నిర్ముచ్యతే సౌఖగుణానైవ సూక్తాభ్యాహం జుహోతినానైవ సూక్తయోర్వేర్జన్నధా తథో ప్రతిష్ఠిత్యై. ఉదయనముత్తరాన్నజయతి సమిత ఆదధాయసాజనయ్యత్ వసం కరోతి తాదృగేవత్తిస్ర ఆదధాదిత్రివృద్ధ్వా అగ్నిర్జావానేవాగ్నిస్తస్మై భాగధేయం కరోత్యౌదంబరేర్భవన్యోర్ద్వా ఉదంబరవోర్జమేవాస్మా అపి దధాత్యుదుత్వా విశ్వే దేవా ఇత్యాహ ప్రాణా వై విశ్వే దేవా ప్రాణైరేవై నముద్యక్షతే ఫలం ద్యచిత్తిభిర్ హయస్మాజైనం చిత్తాయోజక్షనైవైనగం సమర్థజతి పంచదిశో దైవేర్యజ్ఞమవంతు దేవేరిశోష్యేషోను ప్రచవతే వామజిందుర్మరిం వాచమానాహ రక్షసామవహద్దే రాజస్పోషే యజ్ఞపతి మా భజంతేరిశవో వై రాజస్పోష పశూనే వామరుం షడ్వజ హరది షడ్వారితవరిభిరేవైనగం హరది ద్వే హరి భవతో రక్షసామహద్శ్రీహరికేశపురస్తాదిత్యాహ ప్రసూర్చేతావకాశిషోణో దుషంతానిత్యాహాన్నం వై పావకోన్నమే వరుంధే దేవాసురా సంయత్తా సంతే దేవాయేతత ప్రతిరసమపశ్యం తేన వైదే ప్రత్యసురానజం తద ప్రతిరసస్ ప్రతిరసత్సంగత ప్రతిరసం ప్రత్యేవేన యజమానోభ్యాదుర్వ్యాంజత్యథో అనభిజితమేవాభిజయతి యశబ్జం భవతి దశాక్షరాభిరాజమౌలోకౌ విధితా వనయోర్లోకజోర్విధత్యాసోదశాక్షరాభిరాడన్నం విరాడ్విరాజ్యేవాన్నాద్యే ప్రతిష్టత్యసతి భవా అంతరిక్షమంతరిక్షమివాగ్నే భ్రమాగ్నే విద్యేష్మానం నిదధాది సద్వాద్వాభ్యామృతిష్ఠిత్యై విమానదేశ దివో మధ్య ఆస్తాహే వైదజామిమీతే మధ్యే దివో నిహిత కృష్ణిరస్మేత్రం వై కృష్ణన్నమే వామయుంధే చతుర్భిరాగుచ్చాదేతి చత్వారి ఛందాగం సిఛందోభిరేవేంద్రం విశ్వాదీవృథం విద్యాహ వృద్ధిమే వో వావర్తతే వాజానాగుం సత్పతిం పతిమిద్యాహాన్నం వై వాజోన్నమే వావరుంధే సుమ్మహోర్యజ్ఞో దేవాలం వాజవక్షదిత్యాహ ప్రజా వై పశవః సుమ్నం ప్రజామేవ పశూనాత్మంధద్వేలక్షదగ్నిర్దేవో దేవాలం వాజవక్షదిత్యాహ స్వగాగత్యైవాజస్ మా ప్రసవేణోగ్రభేదిత్యాహాసౌ వా ఆదిత్య ఉద్యన్నుగ్రాభజేషణిమ్రోచన్ నిగ్రాభో బ్రహ్మణైవాగ్మానముగృహాది బ్రహ్మణా భ్రాతృజన్ నిగృహాది ప్రాచేమను ప్రతిశంప్రే విద్వానిద్రాహదేవోకమే వైతజో వర్తతే క్రమధ్వమగ్నినాగమిహేమానే వైతజాలోకాన్ క్రమదే పృథివ్యా అహముదంతరిక్షమానుహమిహేమానే వైతజాలోకాన్ సమానోహరి సువర్జంతో నాభే క్షంతరిద్రాహసువర్గమే వైతజాలోకమేత్యగ్నే ప్రేహి ప్రసమో దేవదతామిహోభజే వైతజా మనుష్యేషు చక్షుర్దాలి పంచభిరచిక్రామతిపాందోరిజ్ఞో జావానేమిజ్ఞస్తేన సహసువర్గం లోకమే జినక్తోషాసేది పురోణు వాక్యామంగాః ప్రజా అగ్నే సహస్రాక్షేత్యాహ సాహస్ర ప్రజాపతి ప్రజాపతేరాబ్ధే తస్మై తే విధేమవాజాస్వాహేత్యాహాన్నం వై వాచోన్నమే వరుంధే దర్శినః పూర్ణామౌదుంబరేయస్వలమాదృణ్ణా ేదభ్యోర్గుదంబరోసౌ స్వలమాతృణ్ణామిష్యామేవోర్జం దధాతిమస్మాదముతోర్వాజేమోర్జముపజీవామస్తిభిస్వాదయతి త్రిభుద్వాగ్నిర్జావానేవాగ్నిస్తం ప్రతిష్టాంగమయతి ప్రేద్ధో అగ్నేదీ పురోణయిత్యౌదుంబరీమాదధాచ్చేషా వై సోర్మీకర్ణకావచ్చేతయా స్మ వై దేవా అసురాణాగుం శతతరహాగస్ సమిధమాదాజమద్రమే వైదక్షదగ్నేయమానో భ్రాతృజాజ ప్రహరజస్తృత్యాశంబట్కారం విధేమదే పరమే జన్మన్నగ్నకి వైకం గతేమాదాది భావరుంధేతాగుం సపితర్వరేణ్యస్తామితి శమేమజీపుంశాంజా అగ్నిర్వాహవా అగ్నిచితం దుహేగ్నిచిద్వాగ్నిం దుహేతాగుం సపితర్వరేణ్యశ్చిత్రామిత్రా అగ్నేర్దోహస్తమస్త కణ్వరేవశ్రాజసోమేత్యేన హస్మై నగుంసదుహేయతే తజా సమిధమాదధాత్యగ్నిచిదేవ తదగ్నిం దుహే సప్తతే అగ్నే సమిధ సప్తజిహ్వా ఇత్యాహ సత్యైవాసాప్తాని క్రీణాది పూర్ణజాజోది పూర్ణలి బలి ప్రజాపతి ప్రజాపతేరాప్తేన్యో నజాజోరిన్యో నాధ్యేజాపతి ప్రజానాగం సృష్ట్యా అగ్నిర్ దేవేభ్యో నిలాజత సదిశో నవిషజ్జుహ్వన్మనసాదిశోధ్యాజే దిగ్భజే వై నమవరుంధే దధ్నా పురస్తాజ్యోరాజ్యే నోపరిష్టాత్తేజశ్చైవాస్మాంద్రియం చ సమేజే దధాది ద్వాదశకపాలో వైశ్వానరో భవతి ద్వాదశమాసాః సంవత్సర సంవత్సరోగ్నిర్వైశ్వానర సాక్షాదేవైశ్వానరమవరుంధే చద్వజా దానో రాజాగస్తిస్సాయజ్ఞస్త దర్విహోమంగరోది యజ్ఞస్య ప్రతిష్ఠత్వే రాక్షం వై వైశ్వానరో విన్మరుతో వైశ్వానరగం హుత్వా మారుతాంజుహోది రాష్ట్రదేవ విషమనుబ్రాచ్యుక్షైర్వైశ్వానరస్యాశ్రావయత్యుపాగం సుమారుతాంజుహోది తస్మాద్రాష్ట్రం విషమతిపతి మారుతా భవంతి మరుతో వై దేవానాం విశోదేవ విషేణైవాస్మై మనుష్య విషమవరుంధే సప్త భవంతి సప్త గణా వై మరుతో గణశదేవ విషమవరుంధే గణేన గణమనుద్రిత్యజుహోది విషమే వాస్మా అనువర్త్మానం కరోతి వసోర్ధారాంజుహోది వసోర్మేధారా సదితి వాలేషా భూజతే హిరస్య వాళేన వేషాధారాముష్మిన్ లోక మానోపతిష్ట ఆజ్రేణ జోజోవాజోవసోర్ధారాదశైవాస్మే తేజోపం తేజోగామావైవ సోర్ధారాగామానేవాజం విచ్ఛిందామితి విగ్రహం తస్తాణానేవాజం విచ్ఛిన్నత్రియంకామేద ప్రాణాన స్యాజం సంతను యామితి సంతతాంతస్తజుభుజా ప్రాణానేవాజం సంతనోది ద్వాదశద్వాదశాని ద్వాదశమాసా సంవత్సర సంవత్సరేణైవాస్మా అన్నమవృంధేన్నం సమే క్షుచ్చమయజ్జాహయతద్వా అన్నస్య రూపకం రూపేణైవాన్నమవృంధేర్నిస్తమాపస్తమయజ్జాహైషా వా అన్నస్య నిస్తయోర్నేవాన్నమవృంధేర్ధేంద్రాణి జోతి దేవతావృంధేర్యత్సర్వేషామర్థమింద్ర ప్రజితస్మాదింద్రో దేవతానాం భోజిష్టభాత్మరింద్రముత్తరమాహేంద్రమేవాస్మిన్నుపరిష్టాదశాయజ్ఞాయుధాని జోతియజ్ఞో వైయజ్ఞాయుధాని యజ్ఞమేవారుంధేతోజేతద్వైయజ్ఞస్య రూపగం రూపేణైవ యజ్ఞమవరుంధే భృతస్థ మే శ్రాగారస్థ మరిద్యా స్వగాకృద్యా అగ్నిష్ట మే కర్మశ్చ మరిద్యా హైతద్వై బ్రహ్మవర్చసస్య రూపగం రూపేణైవ బ్రహ్మవర్చసమవరుంధరే హైతద్వై ఛందసాగం రూపకం రూపేణైవ ఛందాగస్యవరుంధే గర్భాశ్చ మే వత్సాస్తమైత్యాహైతద్వై వశోనాగం రూపకం రూపేణైవ వశోనవరుంధే కల్పాంజుహోత్యక్లుప్తస్య క్లుప్తే యుగ్మదేజేజుహోదివిషసత్పాయోహోత్తరాపతే భవతో భీరాంజాయేకాచ మే తిస్రశ్చ మరిద్రాహదేవ ఛందసం వాజేకాచ తిస్రశ్చ మనుష్య ఛందసం చతస్రశ్చాష్టౌ చ దేవ ఛందసం చైవ మనుష్య ఛందసం చావరుంధాత్రయస్త్రగుంశతో జుహోదేయస్త్రయుంశద్వేదేవతాదేవతారేవారుంధాష్టాచత్వారిగుంశతో జుహోచ్చష్టాచత్వారిగుంశదక్షరాజగతేజాగదా పశవ జగత్తేవాస్మే పశోనవరుంధేవాజశ్చ ప్రసవశ్చేతి ద్వాదశం ద్వాదశమాసాః సంవత్సర సంవత్సర ఏవ ప్రతిష్ఠతి అగ్నిర్దేవేభ్యోపాగ్రామద్భాగేజమిమానస్తం దేవా అబ్రువన్వహావత్తస్వహ్యన్నాభేదో ప్రభేద్వరం వృణై మహ్యమే వాజ ప్రసవేజంజుహవన్నేతస్మాదగ్నదేవాజ ప్రసవేజంజుహ్వదిగద్వాజ ప్రసవేజంజుహోగ్నిమేవ తద్భాగేజన సమర్థజప్తసో అభిషేకదేవాశ సదసుగ్రామ్యావోషధజ సప్తారణ్య ఉపదేశామవరుద్ధా అన్నస్యాన్నస్యజుహోత్యన్నస్యాన్నస్యావరుద్ధా ఔదుంబరేణ శ్రువేణ జుహోచోర్వా ఉదుంబరవోర్గన్నమోర్జైవాస్మావోర్జమన్నమవరుంధేర్వై దేవానామభిషిద్వాగ్నిచిన్మనుష్యాణాం తస్మాదగ్నిచిద్వర్షది నథా వేదవరుద్ధ్యుష్యస్యాన్నమన్నమివరుషణ్యద్ధా ్యుపావర్తన దోషాసేది కృష్ణాయై శ్వేతవత్సాయ పయసా జుభోజన్నైవాస్మై రాత్రిం ప్రదాపయతి రాత్రిరాహరోరాత్రే ఏవాస్మై ప్రత్యేకామన్నాజం దుహాదే రాష్ట్రమృదో జుహోది రాష్ట్రమే వరుంధే షడ్భ్యుహోది షడ్వాదత ప్రతిష్టది భువనశ్చిర సముఖే పంచాహుతేర్జుహోదిరోమైరథోమజ్రేణైవ ోకే వాతోమతే వాత నామాని జుహోత్యభ్యే వై నమస్మిన్ లోకే గాలస్పదేత్రేణి జుహోదిత్రి మే లోకాయేభ్యదేవోకేభ్యోవాతమవృంధే సముద్రాశినభస్వానిద్రాహైతద్వై వాతస్య రూపకం రూపేణైవ వాతమవృంధేంజలినా జుహోదినహ్యేషామన్యహాహురిలవగల్పదే స్వర్గాయ వై లోకాయ దేవరథో యుజ్యతే యత్రాకృతాయ మనుష్యరథదేశ ఖలు వై దేవరథో యదగ్నిరగ్నిజ్ఞాహయునగ్రే వై నగుంసరేణ్యుక్త స్వర్గం లోకమతి వహతి యత్సర్వాభిః పంచభిర్యుంజాద్యుక్తో శ్రాజ్ఞ ప్రతిష్టిదా ఆహుతజస్సుల ప్రతిష్టిదా స్తోమా అప్రతిష్టిదాన్యుక్తాని స్తోత్రేభ్యామేతావాయుజ్ఞోజావానిష్టోమో భూమాత్వా అస్యాతూర్భస్తమంతరోభ్యాం ప్రతిక్షిద్యాయ గజా ప్రస్తుతం భవద్శత్రు వై నమోత్తరోజ్ఞో నమత్యసందే ప్రవాదేశోస్మాల్లోకాశ్రమతేజోగ్నిశ్రమతేనవాదేతానిష్టక ఆహుజినవర్మలేజాం వాదేశో నిష్టక ఆహులిం జ్యోతిశ్రవతి వై సాధాగ్రవంత్రీయజ్ఞోనుపరాపదయమానోపునశ్చిత ఆహుతీనాం ప్రతిష్ఠిత్యై ప్రత్యాహుతస్తిష్టం దినయజ్ఞ పరాభవతి నజమానోష్టా ఉపదాష్టాక్షరా గాయత్రీ గాయత్రేణైనం ఛందసాశిమితేకాదశాష్టుభేన గద్వాదశజాగేన ఛందోభిరేణం చముదేన పాత్కో వైనా వైషోయత్పునశ్చర్యదేవం విద్వాన్ పునశ్చిత ఆదృతీరాత్పురుషాన్నమద్యథా వై పునరాజేదేవం పునశ్చిత్యోజేన నధ్నోది స పునరాజేదమాదత్తేయోర్జించి పునశ్చిదించుతరధ్యాసోల్వాహుర్నశేటేషగ్నిర్యథాగం సుప్తం బోధయతి తాదృగే పదన సోల్వాహుశ్చేతవ్యేదిగం సంభాగచేదేన బోధయతి తాదృగే వదన్మనురగ్నిమశిమతేన పునశ్చితిమపశ్యత్మశను తతజా వై సాధ్వాద్యత్పునశ్చితించుతరధ్యై ఛందశ్చితం చిన్వేద పశుకామత్పశవో వై ఛందాగుంసి పశుమానేవ భవతిశ్చేన చితం చిన్వేద సువర్గామశ్చేనో వై వదసాం పతిష్ఠశ్చేన దేవ భూత్వా సువర్గం లోకం పతదికం గచితం చిన్వేదః కామదేదశేరుషన్ వా నముష్మిన్ లోకే స్యామిది శేరుషన్ వానేవాముష్మిన్ లోకే భవత్యలజచితం చిన్వేద చతుశ్రేతాం ప్రతిష్టాగామశ్చతస్వో దిశో దిక్ష్వేవ ప్రతిష్టతి ప్రావుగచితం ేద్రాదురుజమాన్ ప్రైవ్రాదురుజాన్ ప్రముఖం ప్రజాతాన్ భ్రాదురుజాన్ ప్రజాతాన్ వరుంధే సమోహ్యం చిన్వేద పశుగామ పశుమానేవ భవతి పరిసాయ్యం చిన్వేద గ్రామకామో గ్రామ్యేవ భవతి శ్మశాన చితం చిన్వేదజః కామరేద పితృలోకమధ్వజామిలేదృలోకదేవధ్నోది విశ్వామిత్రజమదగ్నీ వసిష్ఠేనాస్పర్ధేతాగుం సజేతాజమదగ్నిర్విహవ్యాపశ్యత్తా ఉపాధత్తతాభ్యర్వై స వసిష్ఠస్యేంద్రియం వీర్యమపంగజద్విహవ్యా ఉపదధాతీంద్రియమేవ జమానో భ్రాదరుజస్తృంగేహోర్ధిష్మిజ ఉపదధాది గజమానాయతనం మై హోదాస్వదేవాస్మా ఆయతనం వేర్జమవరుంధే ద్వాదశోపదధాది ద్వాదశాక్షరా జగతే జాగదా పశుభో జగత్తేవాస్మే పశోనవరుంధేష్టావష్టావన్యేషు విష్ణుదేశోపదధాష్టాశవ పశోనేవరుంధేషణ్వాణీదేషణ్వా ఖలు పితర ఋతూనేవేవాణాతి అవస్వాదసాదజిత్యనుష్ప్రతిపద్భవతి తిస్రో నిష్ఠుభశ్చతస్రో గాయత్రిజోయత్రిస్రో నిష్ఠుభస్తస్మాదశ్వస్తిభిష్టగ్రస్తిష్టతి యశ్రో గాయత్రిజస్తస్మాత్సర్వాభిశ్చతురః పదః ప్రతిదధత్పలాయతే పరమావారేషా ఛందసాంగతనుష్ఠుక్వరమశ్చ నుష్ఠోమస్తోమానాం పరమస్త్రిడాద్రో విజ్ఞానాం పరమోశ్వః పశూనాం పరమేణేవైనం పరమదాంగ ేకమిగుంసమహర్భవతి యస్మిన్నశ్వ ఆలభ్యతే ద్వాదశమాసా పంచమస్తే లోకా అసావాదిత్రుంశేష ప్రజాపతి ప్రజాపత్యోస్వస్తమే సాక్షాద్ పృష్టం భవంతన్యదన్యక్షందోన్యేవాలభ్యం తపుదేవ గ్రామ్యా ఉదేవారణ్యాయ పృష్టం భవంతస్వత్వాశ్వం బ్రహ్మ సామం భవద్శ్మినా వాశ్వేశ్వరో వా అశ్వయతో ప్రదక్షిత పరాంబరాపదంగం దోర్యత్వాశ్మం బ్రహ్మసామం భవద్శ్వస్తే సంగ్రజ్జావాగ సామం భవద్యుత్సన్న జ్ఞో వా దేశయదశ్వమేధస్తేత్యాహుయతి సర్వో వా క్రియతేన వా సర్వగతిగ్రజ్జావాగ సామం భవత్యశ్వస్తర్వత్తాయపర్యానంతరాయ సర్వస్థో మోదిరాత్రమవతి సర్వ్యాప్తే సర్వే సర్వమే తేనాప్నోతి సర్వం జయతి ఓ